240 సకలేష్టదా సం భా సకలేష్టదా ఇచ్ఛావిషభూతాని ఇష్టాని కామ్యానిత్యర్థు అసకలాని చ తానిత్యభేద సమాస అన్యథా జీవాధిపత్ కస్మింశ్చిద్ విషయే అసామర్థ్య శంకా స్యాత్ ఏకస్య పదార్థస్య బహునా మిచ్ఛావిషయత్వదర్శనాత్ ఏకత్ర కామనయమపి తత్సహభావీ త్వేన సర్వప్రాపకత్వోక్ పరదేవతాయాః బహుఫలప్రదాతృత్వన అత్యంత విశ్వస నియతను అతిశయ ప్రతిభానాచ్చేత్యర్థ అథనా పరిచ్ఛిన్న పరిమిత భాగ్యవత్పాణినః సర్వన్య సర్వత్ర ఇచ్ఛాయామపి యాని సర్వాణి స్వబుద్ధ్యా శాస్త్ర 358 లలితా త్రిశతీ భాష్యం తాన్యేవ ప్రేచ్ఛతి విరోధో నేష్టాని ఏషితవ్యాని వాంఛితవ్యాని దదాతి న తదధికాని లోకేచ్ఛాయాః బహుప్రకారత్వేన దుష్పూరణీయత్వాదితి భావః సర్వేషాం ప్రాణినా మిట్ట ఇజేయ పూజయ విషీకృతో యజ్ఞేన వా సమారాధితా తస్య ఫలప్రదేత్యరః అహం చ సర్వజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ ఏష హేన సాధుకర్మ కారేతి తం యమేభ్యో లోకేభ్య ఉన్నినిషతి ఇతి స్మృతి శ్రుతిభ్యాం పరమేశ్వరార్పణ బుద్ధ్యా క్రియమాణస్యేవ కర్మణః శుభఫలత్వాత్ ముక్తిహేతుల్వేన కామ్యఫలాద్ధినాం జన్మమరణాది బంధకత్వేన స్వల్పఫలతయా అనాదరణీయత్వాదిత్యర్థః అథవా కలభయః అవేశేహ తరతమభావే ఇత్యర్థః జయః సహితాని ఇష్టాని ఫలాని మనుష్యానందాది బ్రహ్మానంద పర్యంతాని ఫలాని ఆనందస్వరూపాణి దదాతీతి తథా ఓం సకలేష్టదాయే నమః ఆం వి ఇచ్ఛకు విషయము లయనవి కామ్యములు సకలమైన కామ్యములని యభేద సమాసము చెప్పిన సకాలేష్టములను రూపము నిష్పన్నమగును తాదృశములైన సకల కామ్య ఫలముల నొసగునది గాన సకలేష్టదాయని చెప్పబమ్మును ఆ రీతిగా చెప్పకపోయినచో సాధారణ జీవులు ఒకనొక విషయమునందు అసమర్థులైన రీతిగా పరమేశ్వరి పట్ల కూడా అసామర్థ్య శంక కలుగవచ్చును. ఒక వస్తువు అనేక 359 శంకర గ్రంథరత్నావళి. లోకములో కన్పడు ప్రాణుల ఇచ్ఛకు విషయముగుట చున్నది. అందువలన ఒక వస్తువునందు సభ్యులు కోరిక గలిగియున్నను ఆ కామనయ పరదేవత వలన కలుగుచున్నది. ఆ కారణము చేత పరమేశ్వరి సర్వకామ్య ఫలముల నొసగునదను వచనము పరదేవత బహుఫల ప్రదానము దగుట సలన అత్యంత విశ్వసనీయము. కావున సకలేష్ట ప్రదాత్రిగా మిక్కిలి ప్రకాశించు నదగుటం చేసి జగన్మాత సకలేష్టదాయని స్తుతింపబడుచున్నది. చేయిన అథవా పరిచ్ఛిన్నము భిన్నము పరిమితమునైన భాగ్యము గల సర్వజీవులకు సర్వ విషయములందు కోరికలుడును. అట్టి సందర్భములో గూడ వాంఛనీయములై నయా కోరికలనే పరదేపత శాస్త్ర విరోధము లేకుండా స్వబుద్ధితో పర్యాలోచించి ప్రసాదించును. అంతకంటే అధికముగా నొసగదు. ఏలనా లోకుల కామనలు అనేక విధములు దుష్పూరణీయములుగా ఉండును. అనగా తీర్చుటకు యోగ్యమైనవిగా ఆ కోరికలు ఉండవు. సర్వప్రాణుల యొక్క పూజ చేత ఇష్ట్యా విషయముగా చేయబడినది అనగా పూజ నియమైనది ఎగుట చేతగాని యజ్ఞము చేత సమారాధిత ఎగుట వలనగాని తత్పూజకు యజ్ఞమునకు ఫలము నొసగు నదని అర్థము. అహంచ సర్వజ్ఞానాం భోక్త చ ప్రశురేవ చ డోట్ నేను సర్వయజ్ఞములకు భోక్తను ప్రభువునైయున్నాను. ఏష హేన సాధు కర్మ కారేతి తం యమేభ్యో లోకేభ్య 360 లితా త్రిశతి భాష్యం. ఉన్ని నీషతి ఈ పరమేశ్వరుడే సాధు పుణ్య కర్మను చేయించును. తత్కర్మానుష్ఠానము చేసిన వానిని యమలోకముల నుండి యూర్ధ్వలోకములకు గొనిపోవును అని చెప్పునట్టి స్మృతిశ్రుతుల వలన ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన కర్మ శుభఫలప్రదము ముక్తి హేతువు నగుచున్నది. అందువలన కామ్యకర్మ చేయువారల కర్మ జన్మ మరణ రూప బంధ హేతువు అల్పఫలప్రదము నగుట వలన ఆదరణీయము కానందున పరదేవత ఈశ్వరార్పణ బుద్ధితో వేదోక్త కర్మకు స్థానము చేయువారికి పరమపురుషార్థరూపమైన మోక్షఫలము నొసగు నని భావము అథవా కళలనగా తరతమ భావములు ఆ తరతమ భావములతో గూడిన సకలిష్ట ఫలములను మనుష్యానందము మొదలు బ్రహ్మానందము వరకు గలయానంద స్వరూపము లైన ఫలముల నొసంగునది గావున శ్రీ మహామహామహేశ్వరి సకలేష్టదాయని భజనీయ ఎగుచున్నది